నా కన్నా లాలితో, ఎవరయ్యా నీ కన్నా లాలితో ఈ నాన్న పాడిన నీ అమ్మ లాలితో ఈ నాన్న పాడిన నీ అమ్మ లాలితో బజ్జోరా నా కన్నా లాలితో do do do do la li do ముద్దులు మనకు వద్దుర కన్నయ్యా, మంచిని మించిన ముద్దుల పదవులు లేవుర చిన్నయ్యా. నవ్వర నా తండ్రి నకిలీ ప్రేమలకు, నమ్మకు నా తండ్రి ఈ నవ్వే భామలను. కనిపించే ప్రతి బొమ్మ కాదుర నాన్న అమ్మ, కనిపించే ప్రతి బొమ్మ కాదుర నాన్న అమ్మ. నీకేలా ఈ గోలా ఈ వేళ, ఉయ్యాలలుగరా బజ్జోరా నా కన్నా లాలిజో, ఎవరయ్యా నీ కన్నా లాలిజో. Yeah.